పక్షులు ఎలా ఎగురుతాయి? పుస్తకం 4వ భాగం. కారు ప్రమాదాలలో కూడా ఇనర్షియా సిద్ధాంతం కొట్టవచ్చినట్టు కనపడుతుంది. కారు ఒక వేగంలో ముందుకు కదులుతూ ఉంటుంది. కారులోని వారు కూడా అదే వేగంతో ముందుకు కదులుతుంటారు. ఒక్కసారిగా బ్రేక్ వేస్తే కారు ఆగుతుంది. లోని మనుషులు మాత్రం ఇనర్షియా కారణంగా ముందుకు కదులుతారు. వీలు ఉన్న చోట సర్దుకుని నిలదొక్కుంటారు. దీనిని కుదుపు అనుకుంటారు. కుదుపు వెనుక ఇనర్షియా ఉంటుంది. వేగంగా వెళుతున్న కారు దేనికో గుద్దుకుని ఆగుతుంది. అంటే కారు ఇనర్షియాకు ఒక్కసారిగా ఏదో అడ్డుదగులుతుంది. అప్పుడు లోపలి మనుషుల పరిస్థితి ఏమిటి? కదిలే వస్తువులకు ఇనర్షియాతో పాటు మొమెంటం అంటే చలనం కూడా ఉంటుంది. అదే కదలిక. వస్తువు ద్రవ్యరాశి మీద ఈ కదలిక వేగం ఆధారపడి ఉంటుంది. కదిలే వస్తువుకి అడ్డు వచ్చిన వస్తువు గుద్దుకున్నప్పుడు కదలిక ఆగుతుంది. అడ్డు తగిలినా సరే కారు కదిలే ప్రయత్నంలోనే ఉంటుంది. అడ్డు తగిలిన వస్తువు కూడా కదలగలిగితే అది కూడా కదులుతుంది. ద్రవ్యరాశి వేగాలను బట్టి గుద్దుకున్న రెండు వస్తువులు ఏదో ఒకవైపు కదిలి ఆగుతాయి. గుద్దుకున్నది ఏ గోడకో అయితే దాని ద్రవ్యరాశి మరీ ఎక్కువ, దానికి వేగం ఉండనే ఉండదు. కాబట్టి కారు వేగం ఒక్కసారిగా ఆగిపోతుంది. అప్పుడిక కారులోని వస్తువులు మనుషులు గట్టి కుదుపుకి గురవుతారు. కారుతో పాటే కారులోని వస్తువులు మనుషులకు కూడా కదలిక ఉంటుంది. కారుకు అడ్డు తగిలి ఆగుతుంది. కానీ వస్తువులు మనుషులకు అడ్డు తగలలేదు. కాబట్టి వస్తువులు మనుషులు మునుపటి వేగంలో కదులుతూనే ఉండవలసి వస్తుంది. అందుకే వెనక సీట్లో వాళ్ళు ముందు సీటుకు గుద్దుకుంటారు. ముందు సీట్లో వాళ్ళు ముందుకు కదిలి అద్దానికి స్టీరింగ్కు గుద్దుకుంటారు. దెబ్బ తగులుతుంది. ఈ తాకిడి నుంచి తప్పుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. పడిన బలాన్ని ఎక్కువ ప్రాంతం మీదకి విస్తరింపజేయాలి. అప్పుడు గుద్దుకోవడంలోని వేగం తగ్గుతుంది. అందుకే కారులో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసి ఉంటారు. బెల్ట్ కారణంగా మొత్తం శరీరం మీదకు కుదుపు వ్యాపిస్తుంది, లేదా నడుము ప్రాంతానికి ఎక్కువగా తగులుతుంది. నడుము కదిలే భాగం కాబట్టి కుదుపును తేలికగా ఎదుర్కోగలుగుతుంది. ఎయిర్ బ్యాగులు అని మరొక ఏర్పాటు కూడా ఉంది. సాధారణంగా వీటిని ముందు సీట్ల వాళ్ళని రక్షించడానికి ఏర్పాటు చేస్తున్నారు. కుదుపు కారణంగా ఒక్కసారిగా గాలి నిండిన సంచులు డ్రైవర్కు స్టీరింగ్కు మధ్యన విచ్చుకుంటాయి. స్టీరింగ్కు మనిషి గుద్దుకోకుండా కాపాడతాయి. అక్కడ కూడా బ్యాగ్ మొత్తం మీదకు శరీరం కదిలే బలం వ్యాపిస్తుంది. బ్యాగ్లోని గాలి కొంతసేపటికి వెళ్ళిపోతుంది. అయినా సరే స్టీరింగ్కు డాష్బోర్డుకు డ్రైవర్ గుద్దుకోకుండా కాపాడగలుగుతుంది. ఈ పద్ధతి మన దేశం కార్లలో ఇంకా వచ్చినట్లు కనపడదు. ఈ ప్రశ్నలో మనకు పదార్థాల కదలిక గురించి మరిన్ని వివరాలు తెలిసాయి. కదలకుండా ఉండే స్థితి నుంచి కదిలే స్థితిలోకి, కదలికలో నుంచి కదలకుండా ఉండే స్థితికి జరిగే మార్పులను గురించి ఇక్కడ మనం చూసాం. తెలియకుండానే ఈ వివరాలు మన జీవితాలలో గొప్ప పాత్ర చూపిస్తున్నాయని అర్థమైంది.